కలిగిన ప్రతిది నీవు లేక కలుగలేదు. సృష్టిలో కలిగిన ప్రతిది నీవు లేక కలుగలేదు. సృష్టించబడిన నా హృదయాన నీకు నేను తావు ఇవ్వలేదు. సృష్టించబడిన నా హృదయాన నీకు నేను తావు ఇవ్వలేదు. ప్రతిదీ నీవు లేక కలుగలేదు. సృష్టించబడిన నా హృదయాన.